అబ్బా గట్టిగా కొట్టదురై, వాంచడానికి ఇదేం తబలా కాదు. మెల్లిగా మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తల్లంటితే మోత, ఇది ఉండే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నా మహాశివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయే నండి గాయం. ఓ నా మహాశివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తూ అయ్యిందంటే హాయే నండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. మహాశివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తూ కూస్తూ